275 లబ్ధరాగా సంభా లబ్ధరాగా లబ్ధః సజాతీయో రాగః కామః శోకామేత ఇతి శ్రుత్యా జగత్సర్జనస్య కామనపూరకత్వ ప్రతిపాదనాత్ లబ్ధో రాగో యేయా సా తథా ఇత్యర్థః ఓం లబ్ధరాగాయై నమః. ఆం వి సజాతీయమైన గాన దేవి లబ్ధకామా ఎని రాగము కామము గలది కీర్తింపబడును రింపబడును. శోకామేత యను శృతిచేత పరమేశ్వరుడు ఇచ్ఛాపూర్వకముగా ప్రపంచ సృష్టి చేసెనని ప్రతిపాదింపబడుచున్నందున పరమేశ్వరి లబ్ధరాగాయని ప్రస్తూయమాన ఎగుచున్నదని భావము.